ఔదుంబరేణ మణినా పుష్టీకామాయ మేధసా పశూనాం సర్వేషాం స్ఫాతిం గోష్ఠే మే సవితాకరత్ యో నో అగ్నిర్గార్హమద్య పశూనామధిపా అసరత్ ఔదుంబరోషా మణిస్తమః సజత పుష్ట్యాః కరీషిణీం ఫలవతీం స్వధా విరాహంచదో గృహే ఔదుంబరస్యేతేజసాధాత పుష్ట్యం దధాతు మే యద్విపాచ్చతుష్పాచ్చాన్యన్నాహారిహం భూమానం బిభ్రదౌదుంబరం మణిం పుష్టిం పశూనాం పరిగగ్రభాగం చతుష్పదాం ద్విపదాన్యచ్చ ధాన్యం పరపశూనాం రథపోషధీనాం బృహస్పతిః సభితామే నిగచ్చాత్ అహం వశూనామధివాసారిపతి పుష్టం పుష్టపతిర్దధాతో మహ్యమౌదుంబరో మణిర్ద్రవిణాగచ్చత ఉపమౌదుంబరో మణిప్రాజయాచేన ఇంద్రేణ జింబరో మణిరామాగం సహవక్ష దేవో మణిస్తపత్రాధనసాధనసాదరే పశోరన్నస్య భూమానం నవాం స్వాతిం నిగచ్చత యథాగ్రే త్వం వనస్పతే పుష్ట్యాహజ్ఞిషే ఏవాధనస్య మే స్వాతిమాదధాతు సరస్వతి ఆమేధనం సరస్వతి పరస్వాతిం చ ధాన్యం శ్రీవాల్యువాహవహాదయం చౌదుంబరో మణిః సంవాణీ నామధిపావషాధిత్వీ పుష్టం పుష్టపతిర్జాన త్వీమే వాచాద్రవేణాని సర్వౌదుంబరస్వత్వస్మాసారాదాతిమృతమృతం చ గ్రామాణీరాశి గ్రామాణీ వృక్షాజాభిషిక్తోభివాసించేజోసి తేజోమీధారజాధిరజిరజిం మే దేహి పుష్టీరసి పుష్ట్యా వాసమం గృహమేధి గృహవతిం మా కృణో ఔదుంబరస్వత్వస్మాసో దేహిరయించర్వీరన్యక్ష రాజస్పోషాయ ప్రతిముంచే అహంతా అయమౌదుంబరో మణిర్వీరో వీరాజ బధ్యతే సరస్వరిం మధూమతీం కృణోతు రయించర్వీరన్యక్షా శతకాండో దుష్టపర్ణస్వహస్రపర్ణముద్దిర దర్భోజముగ్రవోషాధిస్తే బద్ధ్రామ్యాజూషే నాస్తకేషాన్ ప్రవపంతి దోరధిలాఢవాఘ్నతే యస్మాచ్చిన్నపర్ణేన దర్భేణ శర్మ గచ్చతి దివితే తూలమోషధే పృథివ్యామశిష్ఠీత సహస్రకాండేనాయస్ప్రవర్ధయామహే నిస్రో దివో అత్యతృణిస్వీమా ప్రీతిరుదాహం దుర్భాగో దిల్పాణద్వివజాహంసి మమోహమస్మిదస్మాన్ ఉభౌ సహస్వందో భూత్వాహం సహి దేమహి సహస్వన అభివాహాతిం సహస్వృతనారద సహస్వ సర్వాహం దుర్హార్దస్హార్దో బహోన్క్రేధి గర్భేణ దేవజాతేన నిలిష్టంభేన శశ్వజిత్ తేనాహం శశ్వతో జన అసదాంసన వారిజ ప్రియం మాదర్భగణం బ్రహ్మరాజన్యాభ్యాహం శూద్రాజార్యాజ యస్మై చ కామయామహే సర్వస్మై చ విపశ్యతే యోజాయమాన పృథివీమదం హద్యో అస్తప్రాదంతరిక్షం దివం చం బిభ్రతం ననుప పాప్మా వేదసరోజం దర్భోవరోణో దివాకా సపత్నా శతకాహండస్తహస్వానౌషధీనాం ప్రథమ సంబూవ సరోజం దర్భ పరిపాదు విశ్వరస్తేన సాక్షీర పృతనా పృతన్యతః సహస్రాగశతకాహండ పయస్వానపామగ్నిర్విరుధాం రాజసూయం సనోజం దర్భ పరిపాదు విశ్వతో దేవో మణిరాజూషాసం శ్రీజాతినః ఘృతాదుల్లుప్తో మధుమాన్మయస్వాన్ భో విద్రుంభోచ్చోదశ్చావయిష్ణుః నృదన్సవత్నాభారోహమహతామింద్రియేణ ేత్యాహం సీదీతారోరధ్వరే రాజా విషాదహీరక్షోహా విశ్వదర్శని ఓజో దేవాగ్రమేతత్తే మధ్నామి జలసే స్వస్తరే గర్భేణత్వం కృణవద్వీర్యాణి దర్భం బిభ్రదాత్మనామాయ్యతిష్టాయింధన్యాంతోర్యవాహి ప్రతిషశ్చతస్రహిడోదిజంగిడో రక్షేతాదిజంగిణ దివాచతుష్పాదస్మాకం సర్వం రక్షతు జంగిణ జాగృత్యస్త్రీ పంచాశీ శతం కృత్యాగతష్టరే సర్వాన్ ఫలక్షుతేజసారసాంగిణస్కర అరసం కృత్రిమం నాదమరసాస్తత్వవిస్మరద అపేతోజంగిడామతిమిషుమస్తే వసాదర కృత్యాదూషణ దేవాజమథో అరాతిదూషణ అతో సహస్వాంగిణ ప్రణారోహం చితారిషద్ సజంగిణస్య మహిమా పరేణ పాతు విశ్వతాః నిష్కంధం ఏన సాధసంస్కంభయమోదమోదయసా దృష్టాదేవాజనయం నిష్ఠితం భోమ్యామధి తముత్వాంగేరా ఇది బ్రాహ్మణా పూర్వ్యావేదు నత్వా పూర్వావోషధజో నత్వాః తరంతి యానవాః వివాహ ఉగ్రోజం గిడపరిపాణస్తు మంగళాః అథో పదానభోజంగిడామీర్య పురాత ఉగ్రాగ్రధర ఉపేంద్రో వీర్యం దడో ఉగ్రయుక్తే వనస్పత ఇంద్రమోజ్ఞానమాదధో అమీవాశ్చాతరం జహిరక్షాహం శోషసే ఆశరీకం విషరీకం మలాదం వృష్ట్యాభయం తగ్మానం విశ్వసారతమరసాంజంగిరస్కర ఇంద్రశ్చ నామ గృహ్ణంత ఋషజోజంగిరం దదు దేవాయం చక్రుర్భేషమగ్రే విష్కంధదూషణం సరో రక్షతు జంగిడోధన పాదోధనేవ దేవాయం చక్రుర్బ్రాహ్మణా పరిపాణపరాదిహం దుర్ధార్ధ సంఘోరం చక్షపాపకృత్వాదభన్ తాంస్తం సహస్రచక్షో ప్రతిబోధేన నాశన పరిపాణోదిజంగిణ పరీమాదివ పరీమా పృథివ్యా పర్యంతరిక్షాత్ పరీమాభిరుద్ధ్యా పరీమా భూతాత్ పరీభూతభవ్యాశోదీశోజంగిణ పాత్మస్మాన్ యకృష్ణవో దేవృతాయ కుతోవ్రతేన్య సర్వాంస్తాంజోరసాంజంగిణస్కర శతవారో అనీరసద్యక్ష్మాన్ రక్షాంసితేజస ఆరోహన్వర్చసా సహ మణిందుర్నామకాదర శృంగాభ్యాం రక్షో రుదతే మూలేన జాతు ధాన్యా మధ్యే నయక్ష్మం బాధతే నైనం మహాత్మాతి ఏ యక్ష్మాసో అద్భయకా మహాంతోనే చ శబ్దిన సర్వాహం దుర్నా మహామణిశతవాహారో అనీరషత్ శతం వీరానక్షతం యక్ష్మానవాహవత్ దుర్నాం నః సర్వాహం హత్వా వరక్షాహం విధూనతే హిరణ్యశంగర్భ పశ్చాహతవారో అయం మణిః దుర్నాం నః సర్వాహం స్త్రంభావరక్షాహం చక్రవీర్ శతమహం దుర్నాం నీనాం గంధర్వాత్సరసాహం శతం శతం షష్మన్వదీనాం శతవారేణ వారయే ఇదం వర్చో అగ్నినః దత్తమాగం భర్గో యశస్సః ఓజో వయో వరం రేష్టిం సద్యానీత వీర్యాణితాన్యజ్ఞ ప్రదదాతు మే వచ్చాధేహి మే తన్వా అహం సహ ఓజో వయో బలం ఇంద్రియాయ త్వా కర్మణే వీర్యాయ ప్రతే గృహ్ణామి శతజాహారదాయ ఓర్జే త్వా బలాయ త్వౌజసే సహసే త్వా అభిభూయాయత్తారాష్టభృత్యాయ పరియూహామి శతజాహారదాయ ఋతుభిష్పార్థవైరాయూషేమశ్చర్థేత్వా సంవత్సరస్య తేజసాతేన సంహృదు కణ్మసి రతం యక్ష్మా ఆరుంధరేణైరం సపథో అశ్నుతే జంభేణజస్గురోస్వరభిర్గంధో అశ్నుతే విష్పంచస్తస్మాజక్ష్మా మృగా అశ్వాదీవేణతే యద్గురుసైంధవం యద్వాప్యాదేతముద్రియం ఉభయోరగ్రభం నామాస్మా ఆరిష్టదాతరే ఐతో దేవస్త్రాజమానఃకుష్ఠో హిమవరతస్పరి రగ్మానం సర్వం నాశనే సర్వాశ్చరాతు ధాన్యాః క్రీడీతే కుష్ఠనామాహారి నద్యమారోహో నద్యారూఢః నద్యాయం పురుషో నిషత్ యస్మై పరిబ్రవీమిత్వాధాయం ప్రాతరథో దివా జీవరా నామ తే మాతా దేవంతో నామ తే పితా నద్యాయం పురుషో నిషత్ యస్మై పరిబ్రవీమిత్వాధాయం ప్రాతరథో దివా ఉత్తమో అస్మోషీరామహన్వాజగతామివ వ్యాఘ్రష్టవదామివ నద్యాయం పురుషోరిషత్ యస్మై పరిబ్రవీమిత్వాధాయం ప్రాతరథో దివా త్రిశాంభ్యో అంగీరేభ్యస్త్రిడాదిత్యేభ్యస్తై నిర్జాతో విశ్వదేవేభ్య సకృష్టో విశ్వభేరజస్తాకం సోమేన తిష్టతి రగ్మానం సర్వం నాశనే సర్వాశ్చరాదు ధాన్యాః అశ్వత్థో దేవ సదనస్తృతీయశ్చామితో దివి తత్రామృతశ్చ చక్షణం తతఃకుష్ఠో అజాయత సకృష్టో విశ్వభేణజస్తాకం సోమేన తిష్టతి రగ్మానం సర్వం నాశనే సర్వాశ్చరాదు ధాన్యాః హిరణ్యరీణౌరజిరణ్యబంధనా దివి తద్రామృత చక్షణం తతఃకుష్ఠో అజాయత ప్రకుష్ఠో విశ్వభేణజస్వాకం సోమేన తిష్టతి పద్మానం సర్వం నాశనే సర్వాశ్చరాదు ధాన్యాః యంత్రనామ ప్రభ్రంశనం యత్ర హిమవతః శిరాః తద్రామృత చక్షణం తతఃకుష్ఠో అజాయత సకుష్ఠో విశ్వభేణజస్వాకం సోమేన తిష్టతి రగ్మానం సర్వం నాశనే సర్వాశ్చరాదు ధాన్యాః యంతా వేద పూర్వ విశ్వాః కోయం వాష్టకామ్యాః జంబావసోజమాశ్చస్తేనాసి విశ్వభేదజః శీర్షలోకం ద్రవీజకం సదం దిర్యశ్చ హారదః రగ్మానం విశ్వధావీర్యాధరాంచం పరాసు వా ఎన్మే ఛిద్రం మనసోయచ్చ వాచ సరస్వతీ మన్యమంతం జగామ విశ్వైస్తద్దేవైస్తహదం విధాన సంరధాతు బృహస్పతి మానాపో వేదాం మా బ్రహ్మప్రమతిష్టన సుషేదాయూయం శం రద్భోహం సుమేధామచ్చస్మి మానో వేదాం మానో దీక్షాం మానో హింసిష్టం యత్తపాః శివానశ్రం స్వం తాయూషే శివా భవంతు మాతరాః తామస్మైరాజతామిషం భద్రమిచ్ఛంత ఋషయ సర్విదస్తపో దీక్షామోపనిషే దురగ్రే తదో రాష్ట్రం బలమోజశ్చ జాతం తదస్మై దేవా ఉపసన్నవంతో బ్రహ్మహోత బ్రహ్మయజ్ఞ బ్రహ్మణాస్వరవామిత అధ్వర్య బ్రహ్మణో జాతో బ్రహ్మణోంతర్హితే హరి బ్రహ్మసృజో ఘటవతే బ్రహ్మణా వేదిరుద్ధీణ బ్రహ్మయజ్ఞశ్చ తత్వం చ ఋత్విజో దేహ విస్తృతాః సమితాయ స్వాహ అంభోముచే ప్రభారే మనీషామా సుత్రామ్ణే సుమతిం మహావృణాన ఇదమింద్ర ప్రతిహవ్యంగ్రే భారత్యాస్తంజమానశ్చామా అంభోముచం మృషభైయజ్ఞిరాజం తం ప్రసమమధ్వరాణా అపాన్నపాదవశ్వినాజర్ధత్తమోజా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత అగ్నిర్మా తత్ర నయత్తగ్నిర్మేధాం దధాతు మే అగ్నే స్వాహా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత వాయుర్మా తత్ర నయతు వాయు ప్రాణాం దధాతు మే వాయవే స్వాహా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత శౌర్యో మాతత్ర నయత చక్షుస్సౌర్యో దధాతు మే సూర్యాయ స్వాహా యత్ర బ్రహ్మవితో యాంతి దీక్షయా తపసాత చంద్రో మాతత్ర నయతు మనశ్చంద్రో దధాతు మే చంద్రాయ స్వాహా యత్ర బ్రహ్మవితో యాంతి దీక్షయా తపసాత సోమో మాతత్ర నయతు మయః సోమో దధాతు మే సోమాయ స్వాహా యత్ర బ్రహ్మవితో యాంతి దీక్షయా తపసాత ఇంద్రో మాతత్ర నయతు వరమింద్రో దధాతు మే ఇంద్రాయ స్వాహా యత్ర బ్రహ్మవితో యాంతి దీక్షయా తపసాత పాపో మాతత్ర నయంతమృతం మోపతిష్ఠతు అభ్య స్వాహా బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత బ్రహ్మా మాతత్ర నయత బ్రహ్మా బ్రహ్మ దధాతు మే బ్రహ్మణే స్వాహా ఆయుషోది ప్రతరణం విప్రం భేషజముచ్యతే తదాంజలత్వం సంతాతే సమాపో అభయం కృతం యో హరిమాజాన్యోంగభేదోపి సర్వగః సర్వం తేజక్ష్మమంగేభ్యో బరిహర్నిహరత్వాంజనం ఆంజనం పృథివ్యాం జాతం భద్రం పౌరుష జీవనం క్షణోత్త ప్రమాయుతం రథజోదేవనాగతం ప్రాణ ప్రాణం దాహాయస్వాసో అసవే మృణ నిర్వృతే నిర్వృత్యాన పాఠేభ్యో ముంచ సింధోర్గర్భోది విద్యుతాం పుష్పం పాత ప్రాణస్థౌర్యశ్చక్షుర్దివస్పజాః దేవాంజనం త్రైకర్కుతం పరేమా పాహి విశ్వతాః ౌషధ్యా పర్వీయాదం మధ్యమవాదృపద్రక్షోహామీమాతన అమీవాస్తర్వాతన నాశనద విభాయిత పీదం రాజం వరుణానృత వాహ పూరుష తస్మాత్వీర్యముంచన పర్యంహద యదాపో అజ్ఞానివరుణే దియోచిన తస్మాత్వీర్యముంచన పర్యంహద మిత్రశ్చామరుణశ్చాను ప్రేయదురాంజన సౌత్వానుగత్య దూరం భోగాయ పురారోహతు ఋణానృణమేవసంభజం కృత్యాం కృత్యాకృతో దృఢం చక్షుర్మంత్రస్చతుర్భాత్వృష్టిరవిశృణాంజన యదస్మాదు దుష్ప్యం జగ్గోషచ్చ నో గృహే అనాహావకస్తం చ దుర్ఘార్థ ప్రియం ప్రతి ముంచదాం అవామోర్జవోజసో భావధానమగ్నేర్జాతమధిజాతవేదసః చతుర్వీరం పర్వతీరం యదాంజనం దిశ ప్రతిశర్కరదిక్షిణాస్తే చతుర్వీరం మధ్యద ఆంజనం తే సర్వాదిశో అభాజాస్తే భవంతో ధ్రువస్తిష్టాచార్య ఇమాదిశో అభిహరంతు వయమ్ ఆక్ష్మైకం మణిమేకం కృణుష్మేకేనాభివేకమేఘా చతుర్వీరం నైర్భ్యశ్చతుర్భ్యోగ్రాహ్యా బంధేభ్య పరీపాత్మస్మాన్ అగ్నిర్మాగ్నిరావత ప్రాణాయా పాణాయాయుషే వచ్చ సమోజసే తేజసే పత్తనే సుభూతలే స్వాహా ఇంద్రో వేంద్రియేణావత ప్రాణాయా పాణాయాయుషే వచ్చ సమోజసే తేజసే పత్తనే సుభూతలే స్వాహా సోమో మా సౌమ్యేనావత ప్రాణాయా పాణ భగేనావత ప్రాణాయా ప్రాణాయాయోషేవచ్చ సమోజతే తేజసే స్వస్తనే భూతలే స్వాహ భరుతో మా గణేరవంత ప్రాణాయా ప్రాణాయాయోషేవచ్చ సమోజతే తేజసే స్వస్తనే భూతలే స్వాహ ప్రజాపతిష్టాభద్రాస్త్రమస్త్రేతం వీర్యాయకం దత్తే భద్రామ్యాయుషేవచ్చ సమోజసే చమరాయకాశ్రేతస్తాభిరక్షతో ఓర్ధస్తిష్టం కరక్షమ ప్రమాదమస్త్రేతేవం మా స్వాదభన్పణయోయాధారా ఇంద్రరివదస్యోనవధూనుష్మపృతన్యతః సర్వాన్షత్రోన్వితహస్తాస్త్రేతస్తాభిరక్షతో శతంచన ప్రహరంతో నిఘ్నంతో నతస్థిరే తస్మిన్నింద్ర పర్యదంత చక్షు ప్రాణమసోపదేవస్త్రేతస్తాభిరక్షతో ఇంద్రస్య త్వామర్మణ పరీధాపయామోయో దేవానామధిరాజో బభూవ పునస్త్వా దేవా ప్రణయంతు సర్వేస్త్రేతస్తాభిరక్షతో అస్మిన్మనావేకశతం వీర్యాణి సహస్రం ప్రాణాస్మిన్నస్త్రీతే వ్యాఘ్రశక్నో నభితిష్టే సర్వాణ్యస్వాహృతన్యాదసో అస్వస్త్రేతస్వాభిరక్షతో ఘతాదల్లప్తో మధోమాన్ వయస్వాన్ సహస్రం ప్రాణశతయో నిర్వరోధా శంభోశ్చ వయోభోశ్చోర్జస్వాంశ్చ వయస్వాంశ్చాస్త్రేతస్వాభిరక్షతో యథాత్మవృత్తరోగో అసపత్రస్తపత్ర సజాతారాహమద్వాజీతాత్తాసవితాకారదస్త్రేతస్వాభిరక్షతో ఆరాత్రిపార్థీవం రజః పితురప్రాజిధామాభిః దివస్తదాహం తిబృహతే వితిష్ఠసాత్వేషం వర్తతే తమాః నయస్యాః పారందదృశేనయోజో వర్తిష్పమస్యాన్నివేశతే యదేజతి అరిష్టాసస్తమూర్వితమస్మదిరాత్రే పారమాధీమహి భద్రే పారమాధీమహి దేవే రాత్రి విచక్షసో ద్రష్టారో నవతిర్నవ అశీతిస్తం చక్షా ఉతోతే సప్త సప్తతి షష్టిష్ట షట్చరేవతి పంచాశత్ పంచ సుమ్మరి చత్వారశ్చత్వారింశ్చత్రయస్త్రింశ్చ వాజిని నౌ చ తేవింశతిష్టేనా అద్య పాయుభిర్నవాహితుర్దిన రక్షావాజం అఘతం సదీశత మానో దుష్టం సదీశత మానో అద్యగవాహం తేనో మావీనా మృగదీశత మాశ్వాహారాం భద్రే తస్కరో మానుణాం యాసు ధాన్యాః పరమేభిః పతిభిస్తేనోధావతునస్కర పరేణ దక్పతిరజ్ఞః పరేణాఘాయురర్షతో అంధరాత్రిర్త్రిషధో మమ శీర్షాణమయం కృణో హరో మృగస్య జంభాజాస్తే రతంద్రూపదే జహి త్వయి రాత్రివసామతి స్వపుష్యామాది జాగ్రీహి గోభ్యో నశ్శర్మ నచ్చాశ్వేభ్యః పురుషేభ్యః అరో జాని నయస్వాహ ఆహ జాని చాంతః పరీణహి పానీతే పరీదన్వరి రాత్రిమాత ఋషసే న పరీదేహి ఉషానో అన్నే పరీదదానస్వభ్యం విభావరి యత్కించేదం పదల నియత్కించేదం సరీరం యత్కించ పర్వతాయాసత్తం తస్మాత్తం రాత్రి బాహిరః సా పశ్చాత్వాహితా పురస్తోత్తరాదధరాదు గోపాయ నో విభావయ స్తోతారస్తలిహస్మాభి ఏ రాత్రిమనుతిష్ఠంతి భూతేషు జాగ్రతి పశూన్యే సర్వాన్ రక్షాంతి తేన ఆత్మసు జాగ్రతి తేన పశుషు జాగ్రతి వేద వీరాత్రితేనామధృతాదీనామవాహి భరద్వాజో వేద సానో విత్తేజాగ్రతి ఇహిరాజోషాజువతిర్దమో రాత్రి దేవస్ సవితుర్భగస్ అశ్వక్షమాసంభృత శ్రీరామప్రభుజ్ఞానా పృథివీమ హిత్వా అవిశ్వాన్యరోహత్యమిభేనో పరిశిష్టమరుహతశ్రవిష్ఠా ఉషదే రాత్రుసామద్రాహిం తిష్టతే మిత్రదేవస్పదాభిః పర్యే వందే సుభగే సుజాత ఆజాగం రాత్రీ సుమనాహరిహత్యాః అస్మాంస్తాయస్తాయాణిజాతాధోయాగమ్యాని పుష్ట్యా సింహస్ంశస్వ్యాఘ్రస్దీపిణవచ్చ ఆదే అశ్వస్థ భద్రం పురోషస్ వారం పురుపాయే కృషే విభాతి శివాం రాత్రే మనసూర్యంచివస్ అశ్వస్తోమస్తుభగే నిబోధన స్వందే విశ్వాసు దిక్షోమస్తాత్రిరాజోషే అసహమసర్వేదోషదేమేమీక్షేధనా రాత్రిహితానస్తుతాయస్తేనో న విద్యతే నర్న విద్యతే భద్రాదీరాత్రిశిష్టో విష్ణం గోరూపంభరిషి చక్షుష్పదీవేషదీవోహం శిప్రతిన్యాన్ దివ్యాతక్మాముక్తాయత్యాయర్మత్యోరిపో రాత్రీతస్ ప్రతీత్య ప్రగ్రీవా ప్రశిరోహరత్ ప్రపాదౌ నయథాదిప్రహస్తౌ నయథాశీషత్ యో వాయుపాదిసం పిష్టో అపాహయతి అపాహయతిష్ణవాహయతిష్కే స్థానమపాగత అంధరాత్రే దృష్టో మమ శీర్షాణమయం కృణో అక్షౌరికశ్చరిజాస్తంద్రోపదే జి ఏతే రాత్రీక్ష్ణృంగాస్వాజవాహ ఏభిన్నో అద్యపాహారచ్చతి దుర్గాణి విశ్వాత్రిం రాత్రివరిష్యం తస్తం వాహ వయమ్ గంభీరమ ప్రవాజి భరతరేరాహారామ్యాక ప్రపదం నవాన్నాను విద్యతే ఏతావారాత్రి ప్రపాదగణో అస్మాభ్యధాయతి అవస్థేనం వాసో గోరజ ఉదతస్కరం అలోయో అర్వతశిరో విధాయీషతి యద్యారాత్రిసుభజ విభజం చోమేతస్మాన్ భోజజేతన్నానుమాజసి ఉషదే నరీదేహి సర్వాన్ రాత్ర్యనాగసా ఉషారో అన్నే ఆభజాతహస్తభ్యం విభావరి అయూతోమయూతోమ ఆత్మాయూతం మే చక్షురయూతం మే శ్రోత్రమయూతో మే ప్రాణోయూతో మే పానోయూతో మే జ్ఞానోయూతోహం సర్వా దేవశ్చత్వాసమేక ప్రభవే ఏశ్విరో బాహుభ్యాం మోష్టోహస్తాభ్యాం ప్రసూత ఆరభే కామస్తదగ్రే సమవర్తత మనసోరేత ప్రథమం యదాసీత్ సకామకామే నృహతాపజోని ఆయస్మోషయమానాయ ధేహి పంకామసహసాసి ప్రతిష్ఠితో విభుర్విభావ సఖ ఆసీయతే తోగ్న ప్రతనాదుతాపహిస్తహ వోజో యజమానాయ ధేహి దూరాచమానాయ ప్రతిపాదయాక్షరే ఆస్మాహ అశృణ్వం నాశా కామే నాజనజన్ స్వాహ కామే నమాకామహాగంధృదయం పరి యదమీషా మదోమనస్తమామిఘా యత్కామకామజమానా ఇదం గృణ్వతి హవి తన్న సర్వం సమృద్ధ్యతామసేత హవిషోభీ స్వాహా కాలో అశ్వో మహతి సప్తరశ్మి సహస్రాక్షో అజర భూరిరేతా కమారోహంది కవజో విపశ్చితస్త చక్రభువనాది విశ్వా సప్తచక్రాంబర్హతి కాలయేషదత్తాభీరమృతం వక్షా స ఇమా విశ్వభువనాన్యంజకాలీయతే ప్రథమోరుదేవ పూర్ణః కుంభోధీ కాల ఆవేదస్తం మే పశ్యామో బహుధాతు సంతః స ఇమా విశ్వభువనాని ప్రత్యంకానం తమాహు పరమేభ్యోమన్ స ఏవ సంభువనాన్యాభరత్సరేవ సంభువనాని పర్యైత్ విదాసన్నభవత్పుత్రలేఖాం తస్మాద్దైనాన్యత్పరమస్తి హేదాః కాలో కాల ఇమా పృథివీరుత కాళే భూతం భవ్యం చేతం సమిష్టతే కాలో భూదేవృజన కాళే తపతిసూరియ కాళేహ విష్మా భూతాని కాళే చక్షుర్విపశ్యతి కాళే మనః కాళే ప్రాణ కాళే నామ సమాహీతం కాళేన సర్వానందం త్యాగేన ప్రజా ఇమా కాళే తపః కాళే జ్యేష్టం కాళే బ్రహ్మ సమాహీతం కాళోహర్వస్వరోయపిజాతం తదు తస్మిన్ ప్రతిష్ఠిత కాళోహ బ్రహ్మ భూత్వాష్ఠిన కాళ ప్రజాసృజన కాళోహగ్రే ప్రజాపతి స్వయంభో కశ్యపః కాళాత్తపః కాళాదజాయత కాళాదాపస్తమభవన్ కాళాద్బ్రహ్మతపోదిశాః కాళే నోదే నిదూర్య కాళే నివీశతే పునః కాళేన వాత పవతే కాళేన పృథివీమహీ ద్యోర్మహీ కాళాహీత కాళే భూతం భవ్యం చ పుత్రోజనపురా కాళాదృజస్తమభవన్యజుః కాళాదజాయత కాళో యజ్ఞం సమేరేభ్యో భాగమక్షీతం కాళే గంధర్వాత్సరసః కాళే లోకా ప్రతిష్ఠితా కాళేరంగీరాదివోర్వాతిష్ట జీవం చ లోకం పరమం చ లోకం పుణ్యాం చ లోకాన్విధృతేశ్చ పుణ్యాః సర్వాన్ లోకానభిజిత్య బ్రహ్మణ కాలస్తయీయతే పరమాను దేవః రాత్రిం రాత్రిమ ప్రజాతం భరంతో శ్వాహదేవతిష్టతే ఘాతమస్మై గాయస్వాదేషావతంతో మాతే అగ్నే ప్రతివేశాయిషావ్యాతరిషాతరేషాతరాహనోవృడా గాయస్వాదేషావతంతో మాతే అగ్నే ప్రతివేశాయిషామ సాయం సాయం గృహపదం అగ్ని ప్రాత ప్రాతస్తౌ మనసస్య దాత బలోర్వసుదానయేది వయం మేంధారాన్వం పుషేమ ప్రాత ప్రాతర్గృహపదం అగ్నిస్తాయం సాయం సౌ మనసస్య దాత వసోర్వసోర్వసుదానయేధీంధారాస్వాసతం హీమార్థేమ అవశ్యాదగ్ధాన్నస్ భూయాసం అన్నాదరాన్నపదనే రుద్రాజనమో అగ్నరే సభ్యస్తభాన్నే బాహ్యే చ సభ్యాస్తభాదరః అమింద్రాగురుహోత్య విశ్వమాయుర్వ్యచతే ఆహారః పరిమిత్తే హరంతోష్పాదయపిష్ఠతే ఘాతమగ్నే జమస్య లోకారధ్యాపభూమి సర్వదామర్త్యాన్ ప్రయోనక్షిధీయాః ఏకాచిరాః సరథం యాసి విత్తాన్ స్వప్నం వివాహనోదూరత్యజోరౌ బంధత్వాగ్రే విశ్వజావశ్చత్పురారాత్యాజనీతోరేకే అన్ని తమస్త ప్రేతమద్యాభూమిధ విషగ్భూపూహమానాః బృహగ్రావాదూరేభ్యోదేవామర్తమహిమానమిచ్చన్ తస్మై స్వప్నాయుధీమత్యం ప్రయత్నంశాదరసరాదశాలా నైతాం మేదస్మితలో నోత దేవాలేఖాంజల్తిష్టరత్యంతరేకం హృదే స్వప్నమృదుదాప్త్యేన ఆదిత్యాదో అరుణే నాశోషిష్టా యస్య క్రూరమభజందృతపుణ్యమాయో ధర్మదశివరమేణ బంధునా తప్యమానస్యమనసోధీజ్ఞిషే విద్మతే సర్వాః పరిజాః పురస్తాః విద్మస్తప్నయోరధిపాయ్యాతే యశస్విరాహ్యారాద్విషేభిరపజాహి దూరం ఏవాదుష్కప్యం సర్వమప్రియే సంరామసి సంరాజాగస్తృణాన్యగస్తం కష్టాగస్తమస్మాదూయతృష్టప్యం దేవానాం గర్భయమకరాజో భక్తస్వప్న సమయ పాపస్తేషతే ప్రహిణ పాదృష్టారామాదికృష్ణే ముఖం సంతస్తప్నదాం విన్నదత్తం స్వప్నాశ్వరివ కాయమశ్వరివరీనాహం అనాస్మాకం దేవేయుం వ్యవహారం పర్యదస్మాసు దుష్ప్యం జద్వో గృహే అనాస్మాకస్తేయుహారం నిష్కమేవ ప్రతిముంచత నవరాత్రీనస్మాకం తదన్వయి దుష్ప్యం సర్వం దిషతే నిర్దయామసి ఘతస్ జ్యోతిస్తమనాస్తం వత్సరం సకలా వర్ధయంతి శ్రోత్రం చక్షు ప్రాణోచ్ఛిన్నాత్మచ్ఛిన్న వయమాయుషోర్చర ఉపాస్మాన్ ప్రాణోపాయముపాయం ప్రాణోభావామహే వర్చో జగ్రాహ పృథివ్యా ఆంతరిక్షం వర్చస్తోమో బృహస్పతిర్ధత్తాచోద్యామా పృథివీ సంగ్రహణీ భూవసుర్వచ్చో గృహీత్వా పృథివీమరు సంచారేవాంగోపాతిముపతిష్టం యశో గృహీత్వా పృథివీమరు సంచారేవ రజం కృణద్ధం సహివాణో వర్మాభీవ్యం బహురా పశూని పురా కృణద్ధమాయీరదృష్టా వామస్వంత్రాచ్చం యజ్ఞస్తభ్రతిర్ముఖం చ వాచాశ్రోత్రేణాజుహోమి ఇమై యజ్ఞం విదాతం విష్కర్మారా దేవాయంతు మనస్యమారా ఏ దేవానా మృత్యుజోయే చేభ్యో అభ్యం క్రియతే భాగధేయం ఇమం యజ్ఞం సహవత్నీభిరేతయామంతో దేవాస్తమీషా మాతరంతా తమగ్నేమృతవాసిదేవా ఆమత్యేష్వా త్వయ్యజ్ఞేష్పేద్యా యద్వో వయం ప్రదినామ వ్రతారి విదుషాం దేవా అవీదుష్టరాదః అగ్నిష్టద్విష్పాదాపేణాలు విద్వాన్ సోమజ్ఞదా బ్రాహ్మణాద్వేష ఆదేవానామ విబంధా మగన్మయక్షక్నమాదద ప్రవాఢం అగ్నిర్ విద్వాన్ సయజాత్సయుద్ధో దాసో భరాన్ సజదాన్ కల్పయాది వాంగ్మ ఆస్తన్నో ప్రాణశ్చక్షురక్షోత్రం కర్ణయో అపారిణాయోర్బలం పూర్వరోజంఘర పాదయో ప్రతిష్టాయి మే సర్వాన్ మాసి పృష్ట తనోస్తంగా మేధాయుర శోరం మేధేద పునఃప్రేణస్త పవమానస్వర్గే ప్రియం మాకృణు దేవేర్ ప్రియం రాజసు మాకృణు ప్రియం సర్వస్ పశ్యోత్ర ఉతార్యే ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవాన్యజ్ఞేన బోధయ ఆయు ప్రాణం ప్రజాం పశూన్ కీర్తిం యజమానం చ వర్ధయ అగ్నే సమిధ మహర్షం బృహత జాతవేదసే సమే దర్థాం చ మేధాం చ జాతవేదా ప్రయచ్చతు విద్వేన వర్ధయామసిమస్వాధనప్రజలాధరేణేయాదిగామీ దద్ది సర్వం తదస్తు మే శివం తజ్జోషస్వజమిష్యేతాస్తే అగ్నే సమిధస్తామిద్ధం సో సమిద్ధామ ఆయురస్మాసూధేష్టము తమాచార్యాయ హరిస్సు వర్ణో దివారోహోర్చిషాదివ్రం దివ ఉత్పదం అవతాంజ హి హర సాజాత అయోజాతో రామాయినో యత్మయై పాదైరంగిణో యే జనంతి సహస్రాక్షిమంజాశేమ జీవేమ బుద్ధేమ శరదశతం రోహేమ శరదశతం ఊహేమ శరదశతం భవేమ శరదశతం భూయేమ శరదశతం భూయదే శరదశతాత్ అవ్యరచ్చవ్యరచ్చదిలం విశ్వామిభాజనాభ్యాముద్ధృత్య వేదమథ కర్మాణి కృణ్మహే జీవాస్థీం వ్యాసం సర్వమాయుద్ధీం వ్యాసం ఉపజీవాస్థోపజీం వ్యాసం సర్వమాయుద్ధీం వ్యాసం సంజీవాస్థ సంజీం వ్యాసం సర్వమాయుద్ధీం వ్యాసం జీవనాస్థీం వ్యాసం సర్వమాయుద్ధీం వ్యాసం ఇంద్రదీవ సూర్య జీవ దేవాదేవాదీం వ్యాసమహం సర్వమాయుద్ధీం వ్యాసం సుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం మామమానీం విజానా ఆయుః ప్రాణం వజాం వశోన్ కీర్తింద్రవేణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం యస్మాత్ కోధా దురభ రామ వేదం తస్మిన్ నంతరవదధ్వరేణం కృతమిష్టం బ్రహ్మణో వీర్యేణ తేన మాదేవాస్తపరావదేహ ఓం ఇత్యేకోనవింశం కాండం సమాప్తం.